సహైనం బుద్ధిర్లాచ్యాయ నిప్రచ్చయాజ్ఞాచేతి హోవాచమద్రేషు చరణా పర్యంగజామతే పరంచాగృహామైమరస్యాగంధర్వగృహీత తమ పృచ్చామోసీతో బ్రవీరక్షుధన్వాంగిరస ఇది సంయదాలోకానామంతామాభైనమ్రో పారిక్షితాభవన్ సత్వా పృచ్చామి యాజ్ఞవ్యక్వ పారిక్షితా అభవన్నితి సహోవాచో వాచ వైశ్వో గచ్చన్ వైతేత్రాశ్వమేధయా జినో గచ్చంతీతి కుణ్వశ్వమేధయా జినో గచ్చంతీతి ద్వాత్రిద్వేషతం వైదేవధాన్యాన్యయంలోకమంతం పృథివీర్యుత్వత్పర్వేదితమంతం పృథివీం జిత్వత్ సముద్ర పర్వేది పద్యాపతి ధారాయావద్క్షిరాయా పవత్రం తావానంతరేణాకాశత్పాదింద్రుపం భూత్వాజే ప్రాజచ్చత్పాన్వాజురాత్మనిత్రాగమయ్రాస్వమేగజాజినోభవన్నిత్యేవై సమాయుమేవ ప్రసజద్వేషత్వాజురేవ్యష్టర్వాజు సమస్తిరపమునం మృత్యుం జయతి యజేవం వేద సతోహభృద్రం వాక్షయరిపరరామా ప్రచయాజ్ఞవల్కేతి హోమాచయత్వాక్షాదపరోక్షాబ్రహ్మయత్మా సర్వాంతరస్తం మే వ్యాచక్షే ఆత్మా సర్వాంతరక్షతమో యాజ్ఞవల్క సర్వాంతరోజ ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరోజోపానేనా పాణితి సత ఆత్మా సర్వాంతరోజోగ్యానేనంగాని సత ఆత్మా సర్వాంతరోజముదానేనో దానికి సత ఆత్మా సర్వాంతరే సత ఆత్మా సర్వాంతర తహోమాచోడత్తాక్రాయమాయతాబ్రూజాతసం గౌరసావస్వజిత్యేవైతం భవతి యదేవదాక్షాదపరోక్షాబ్రహ్మయత్మా సర్వాంతరస్తం మే వ్యాచక్షేత్ర ఆత్మా సర్వాంతరక్షతమోజాగ్రవంచ సర్వాంతరో నృష్టేక్షం తస్ేమశ్రుతే శ్రోతారజ్ఞానమేమంతారం మన్వీఠాన విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాగే సత ఆత్మా సర్వాంతరోతోన్యదాత్మం తతోహోషత్తచ్చాక్రాయణ ఉపరామా అథహైనం కహోళకౌషీతకేయప్రచ్చయాగ్రమల్గేతి హోమాచయదేవసాక్షాదపరోక్షాబ్రహ్మజ ఆత్మా సర్వాంతరస్తం మే జాతక్ష్వేప్యేషత ఆత్మా సర్వాంతరక్షతమోయాజ్ఞవల్క్య సర్వాంతరోజోషనాయాపి పాతే శోకం మోహం జగాం మృత్యుమత్తేత్యేతం వై తమా బ్రాహ్మణా పుత్రైషణాయాశ్చ విక్లైషణాయాశ్చ లోకైషణాయాశ్చం యుద్ధాజాతభిక్షాకమ్యం చరంతిఖ్యే పుత్రైషణాసా విక్లైషణాజా విక్లైషణాసా లోకైషణోధేక్యేతేషణేవ్రాహ్మణ పాండిత్యన్యర్విద్యబాల్యేన బాల్యం చ పాండిత్యం చ నిర్విద్యాథము నిరమౌనం చ మౌనం చ నిర్విద్యాథ బ్రాహ్మణస్త బ్రాహ్మణేనృతే పాపోన్యదాత్మం తతోహకహోళ కౌశీలకేయ ఉపవరామా అసహైనంగాశక్నీత ప్రత్యగాజ్ఞవల్కేతి హోవాచ జది సర్వమప్సోకం చ ప్రోకం చస్మిన్ఖల్వాపోతాశ్చ ప్రోతాశ్చేతి వాయుగాీతి కస్మిన్ ఖలు వాయుభూత ప్రోతశ్చేంతరిక్షలోకేషు గాీతి కస్మిన్ ఖల్వంతరిక్షలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి గంధర్వలోకేషు గాీతి కస్మిన్ ఖలు గంధర్వలోకా భూతాశ్చ ప్రోతాశ్చేత్యాదిత్యలోకేషు గాీతి కస్మిన్ ఖల్వాదిత్యలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి చంద్రలోకేషు గాీతి కస్మిన్ ఖలు చంద్రలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి నక్షత్రలోకేషు గాీతి కస్మిన్ ఖలు నక్షత్రలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గాీతి కస్మిన్ ఖలు దేవలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి ఇంద్రలోకేషు గాీతి కస్మిన్ ఖల్విందలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతిలోకేషు గాీతి కస్మిన్ ఖలు ప్రజాపతిలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి బ్రహ్మలోకేషు గాీతి కస్మిన్ ఖలు బ్రహ్మలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి తపోవాచ గాజిమాజి ప్రాక్షీయన్ మాతేమోమద్భాగ్యపక్కదనజి ప్రశ్నా వైదేవతామతి పృచ్చసి గాజిమాజి ప్రాక్షీరితి తతోహ గాజీవాచక్రం విపదదామా అదైనముద్గారక ఆరుణి ప్రత్యయాజ్ఞవల్కేతి హోవాచ మధ్యేష్టవసామపదం చస్యకాగృహేషు యజ్ఞమధీయానాస్తాదీయ్యాగంధర్వగృహీతమపృచ్చామకోశీతి సోమ్రవేత్త బంధాధర్వన ఈశోబ్రవేత్పదం చలంకాయ్యాగ్ఞికాగ్రస్తమత్తంకా సూత్రేనాయోకస్పరస్ లోకస్సర్వాణి భూతాని సంగృహాని భవంతీతి సోబ్రవీత్ పతంజల కాహం తద్భగవందే సోబ్రవీత్ పతంజలం కాశ్చేత్సంకాప్యమంతర్యాభిమయ్యై మంచోకం పరంచోకజ్ఞే సర్వాణి భూతాని యోంతరోగమయ ్రవీత్పదంజలకాహం తం భగవం వేదేబ్రవీత్పదంజలం కాయ్యాగ్నికాశ్చయో వై తాప్యసూత్రం విద్యా పంచాంతర్యామిది స బ్రహ్మవిత్ సలోకవిత్ సదేవవిత్ సవేదవిత్ సభూతవిత్ స ఆత్మవిత్ సర్వవిజిజితేభ్యోబ్రవీత్తరహం వేద కంచే ంచాంతరయామిమం బ్రహ్మగమీర్ధాపదిష్యతీతి వేదవా అహం గౌతమ తోత్రం పంచాంతరయామిమితి యో వాజిదం కచ్చిద్బ్రూయా వేద వేదేతి యథా వేత్త తథా బ్రూహీతి తహోవాచ వాయుర్వైగౌతమతూత్రం వాజునా వైగౌతమసూత్రేణాయంచోక పరచోకర్వాణి భూతాని సంగృద్ధాని భవంతి తస్మాత్ వైగౌతమ పురుషం వేదమాహం యత్రజ్ఞేషితాంగాభీతి వాయునా హి గౌతమసూత్రేణ సంగృద్ధాని భవంతి సత్యాజ్ఞవ్యాంతర్యా ూీతి పృథివ్యాం తిష్టం పృథివ్యా అంతరోయం పృథివీన వేదయస్య పృథివీ శరీరం య పృథివీమంతరోయమయస్యే గతమాత్మాంతర్యామ్యమృత యోక్సుతిష్టన్నోంతరోయమాపోనభిదుర్యపశరీరం యోపోంతరోయమయస్యే శత ఆత్మాంతర్యామ్యమృత యోగ్నో చిత్తన్నగ్నేరంతరోమగ్రన్నవేదయ్యాశ్వరీరంజోగ్యమంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యోంతరిక్షేతిష్టన్నంతరిక్షాదంతరోమంతరిక్షన్నవేదయ్యాంతరిక్షరీరంజోంతరిక్షమంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యోగాయోచిత్తన్వాయోరంతరోమంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యోగిష్టందివోంతరోయోన్నవేదయ్యోశరీరంజోదివమంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యమాదిత్యేదిష్టమాదిత్యాదంతరోమాదిత్యోనవేదయ్యాదిత్యశరీరంయమాదిత్యమంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యోదిక్షుతిష్టందిభ్యోంతరోయోదిశోనవిదుర్యశ్చిదశ్వరీరంజోదిశోంతరోమయత్తేతనాంతర్యాణ్యమృత యశ్చంద్రతారకేతిష్టంద్రతారకాదంతరోయంద్రతారకన్నవేదయశ్చంద్రతారకమంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యకాశేతిష్టన్నాకాశాదంతరోమాకాశోనవేదయ్యాకాశశరీరయ్యాకాశమంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యస్తమభిష్టగ్రస్తమసోంతరోయంతమోనవేదయ్యమశరీరయ్యత్తమోంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యజ్ఞేదరిష్టగ్రస్తేజసోంతరోయంతేజోనవేదయస్తేజశ్శరీరంజస్తేజోంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృతజిత్యదిదైవతమథాభూతం యస్సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యోభూతేభ్యోంతరోయజ్ఞేసర్వాణి భూతాని నమితుర్యస్సర్వాణి భూతాని నవీణయ్యసర్వాణి భూతాంగంతరోమయత్తేహతమాత్మాంతర్యామ్యమృతజిత్యభూతమథాధ్యాత్మం ప్రాణేతిష్టన్వాణాదంతరోయం ప్రాణోనవేదయ్యప్రాణశరీరయ్యప్రాణమంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యోగాదిష్టన్వాచోంతరోయం వాంగవేదయ్యవాక్శరీరయోవాచమంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యక్షుషిష్టగ్రస్చక్షుషోంతరోమచ్చున్నవేదయ్యచక్షుస్తరేరంగచ్చక్షురంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యశ్రోత్రేతిష్టన్శ్రోత్రాదంతరోయజ్ఞశ్రోత్రన్నవేదయ్యశ్రోత్రజ్ఞశరీరయ్యశ్రోత్రమంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యోగిష్టన్వనసోంతరోయమనోనవేదయ్యమనశ్శరీరయోమనోంతరోయమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యత్తిష్టగ్రస్వంతరోయంతన్నవేదయ్యక్శరీరయ్యమంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యోగిజ్ఞానేతిష్టన్విజ్ఞానాదంతరోయంవిజ్ఞానన్నవేదయ్యవిజ్ఞానజ్ఞేశరీరయోగిజ్ఞానమంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృత యోదేతసిష్టన్వేతసోంతరోయజ్ఞేరేతోనవేదయ్యచేతశరీరయోరేతోంతరోమయత్తేతనాత్మాంతర్యాణ్యమృతోదృష్టోద్రష్టాశ్రుతశ్రోతామతోమంతామిజ్ఞాతోవిజ్ఞాతానాం జ్ఞాతోస్తిదృష్టానాం జ్ఞాతోస్తిశ్రోతానాం జ్ఞాతోస్తిమంతానాం జ్ఞాతోస్తి విజ్ఞా జాతైహత ఆత్మాంతర్యామ్యమృతోత్మకో దారక ఆరుణి ఉపరదా అసహ వాచక్రం యువాచ బ్రాహ్మణా భగవంతో హంతాహమిమందో ప్రశ్నో ప్రఖ్యాతి వై జాతయుష్మాకమిమం కస్యచిత్ బ్రహ్మోద్యం జయేది వాగ్రపుత్రబుద్ధ్యం ధనురజిత్యం కృత్వాద్భో బాలవంతో సపత్నాజిమ్యాధినో హస్తే కృత్వోపోత్తిష్టే పరమేవాహం ద్వాభ్యాం ప్రశ్నాభ్యాపోదస్థాం తౌ మే బ్రూహీతి పృచ్చగార్జీ తాహోవాచయ్యాచ్యమల్య దివో యత పాతృథివ్యాగదంతరాజ్యాపృథివీయత్భూతం చ భవచ్చ భవిష్యత్యేగచ్చస్మిగ్రత్పదోతం చ క్రోతం చేతి సహోవాచయోద్భంగాగ్యదివో యత పాతృథివ్యాగదంతరాజ్యాపృథివీయద్భూతం చ భవచ్చ భవిష్యత్యేత ఆకాశే పదోతం చ క్రోతం చేరి సాహోవాచ నమస్తేజాగ్యోపచేతవోచోపరస్మై ధారయస్వేతి పృచ్చగాగ్యీ సాహోవాచయోజ్యాగ్యవచ్చివోజపాతృథివ్యాగదంతరాజ్యాపాతృథివీయద్భూతం చ భవచ్చ భవిష్యత్యేత్యాచక్షతేరస్మిగ్యత్పదోతం చ ప్రోతం చేతి సహోవాచయోద్భంగాగ్యదివోజపాతృథివ్యాగదంతరాజ్యాపాతృథివీయద్భూతం చ భవచ్చ భవిష్యత్యేత్యాచక్షత ఆకాశమేవ తదోతం చ ప్రోతం చేతి తస్మిన్ ఖల్వాకాశగోతశ్చ ప్రోతశ్చేతి సహోవాచే తస్మై తదక్షరంగాగ్రిబ్రాహ్మణామివదం చోడమనంబ్రస్వమే గమలోహితమస్నేహమచ్చాయమతమో వాయువనాకాశమసంగమరసమగం ధమచక్షుష్కమశ్రమభాగఫలో తేజస్కమ ప్రాణమముఖమమాక్రమనంతరమభాస్యన్న తదస్నాతి కించనన తదస్నాతి కష్టన ఏత్యవాక్షరస్య ప్రసాదనేగాూర్యాచంద్రమసు విధృతో తిష్టతేత్యవాక్షరస్య ప్రసాదనేగాద్యావాపృథివ్యో విధృతే తిష్టతేత్యవాక్షరస్య ప్రసాదనేగాముహూర్తా అహోరాత్రాంగద్ధవాసా మాసారితవ సంవత్సరాభిధృతా తిష్టందేవస్య క్షరస్య ప్రసాదనేగాద్ది ప్రాచ్యోన్యానద్యంతేభ్య పర్వతేభ్య ప్రతీచ్యోన్యాయాంచమంతే తస్య వాక్షరస్య ప్రసాదనేగాద్ది దదతో మనుష్యా ప్రసజ్ఞే సంతి యజమానం దేవా సర్వీం వితరోన్ వాయక్తాః ేతరక్షరంగాజ్యవిలోకే జుభూతి యజతే తపస్తే బూని పరిషదాంతవ దేవాతి యోగేతరక్షరంగాజ్యవిలోకాయి సుపనోషయే తదక్షరంగాజ్యవిలోకాయి సబ్రాహ్మణ తద్వాగేతక్షరంగాజ్యమిత్రంగ్రస్తుతగ్రస్తోత్రమతన్నుంత్రమిజ్ఞాతన్విజ్ఞాధృతాన్యధతోత్తిరగ్రహేతాన్యధతోత్తిమంత్రిణాన్యధతోత్తిమిజ్ఞాత్రే అస్మిన్ఖల్వక్షరే ఆజ్ఞాకాశగోతశ్చ ప్రోతస్యేది ఆహోవాచ బ్రాహ్మణ భగవంతస్తదే బహుమన్యేధ్వస్మాన్నమస్కారేణ మచ్చేధ్వన్న వై జాతుమాకమిమం కస్మి బ్రహ్మోత్యంజే తోహవాచక్నం యుపదరామా అరహీనం విదగ్ధ సాకల్య ప్రత్యగతి దేవాజ్ఞవల్కేతి సహైతయైవిదా ప్రతిపేదే యావంతో వైత్వదేవస్యని విద్యుచ్యంతే త్రయస్త్రీచసహస్రేత్యోవాచకత్యేవేవాజ్ఞవల్కేతి త్రయస్త్రిజ్ఞేషదిత్యోవాచకత్యేవేవాజాజ్ఞవల్కేతి సలిత్యోభితి వాచకత్యేవేవాజాజ్ఞవల్కేతిత్రయగిత్యోమితిహోవాచకత్యేవేవాజాజ్ఞవల్కేతిన్ద్వామిత్యోమితిహోవాచకత్యేవేవాజాజ్ఞవల్కేత్యేకగిత్యోమితిహోవాచకతమేతే త్రయశ్చద్వీచశతాత్ త్రయస్త్రిజ్ఞేషదిత్యక్షౌవసమేకాదశరుద్రాదశాదిత్యాత్తగేకత్రిజ్ఞేషజింద్రశ్చైవ ప్రజాపతిశ్చత్రయస్త్రిజ్ఞేషాభితి తతమే వసవ ఇత్యగ్నిశ్చిశ్చాపరిక్షంచాయుశ్చంద్రమాశ్చనక్షత్రాణితేవేతేషుభీతం వసుసర్వజ్ఞేహితమితి తస్మాత్ వసవజితి కరణమే రుద్రాది దశే పురుషే ప్రాణ ఆత్మైకాదశస్తేరాత్మాశరీరాన్మత్యాద్రామంచోదయంతి తద్యోదయంతి తస్మాద్రుద్రాయి కథమమాదిత్యాది ద్వాదశమై మాసా సంవత్సరస్మాదిత్యాదానాయంతిదానాయంతి తస్మాదాదిత్యాది కథమీంద్ర కథమప్రజాపతి ప్రణయుద్ధేంద్రోజ ప్రజాపతి కథమస్తనయుద్ధని కథమో యజ్ఞితి పశవ ఇది కథమేషిత్యవాజుచ్చాంతరిక్షంచాదిత్యోచ్చైతేషేషీరగ్నేషమితి కథమేతే త్రయోదేవా ఇది మయేమత్రయోకాదేషు భీమే సర్వే దేవా ఇది కథమౌ గౌదేవాదిత్యన్నైవ ప్రాణస్ేది కథమోద్యమితి యోయం పవతజితి సదాహుర్యదయమేకైవైవతే సకతమధ్యర్థితి యరస్మిన్నిరగ్నే సర్వమధ్యాధ్నోత్తేనాభ్యర్థితి కథమేకో దేవజితి ప్రాణజితి సబ్రహ్మత్యదిత్యాచక్షతే యతనమగ్నిర్లోకమహాజ్యోచర్యో వైతం పురుషం విద్యాత్సర్వ్యాత్మనఃపరాయణేరవైకేరిత్యాజ్ఞవ్య వేదభా అహంతం పురుషజ్ఞే సర్వ్యాత్మనఃపరాజనయమాత్రజేవాయజ్ఞైషారీర పురుషస్తదేషవదైవ సాకల్య సత్యకాదేవేత్యమృతమితి హోవాచ కామయ్యాయతనజ్ఞోకమోజ్యోతిర్యోతం పురుషం విద్యాత్మనఃపరాయణేవేదా అహంతం పురుషజ్ఞే సర్వ్యాత్మనఃపరాయణయ్యమాత్రయేవాయం కామమయ పురుషస్తయేష వదైవ సాకల్య తస్య కాదేవేతి స్త్రియ ఇతి హోవాచ రూపాన్నేవ యస్యాయతరం చక్షుర్లోకో ఫలాత్ జ్యోతిర్యోవైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణమే సైవేది తాస్యాద్యాజ్ఞవల్య భేదభామహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనః పరాయణమయ మాత్రచరే పాసావాదిత్యే పురుషస్తయేషవతై సత్యమితి హోవాచ ఆకాశయేవ్యాయతనగ్రశ్రోత్రల్లోకో మనోజ్యోతిర్యో వైకం పురుషం విద్యా సర్వస్యాత్మనఃపరాయణగ్రేవ వైవేది తాస్యాద్యాజ్ఞవల్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణమయ్యమాత్రయేవాయజ్ఞశ్రోత్రప్రాతిస్మృత్యపురుషస్తయేవదేవసాకల్యతస్యకాలేవేది హృదయోజ్యోతిర్యోగైకం పురుషం విద్యాత్మనఃపరాయణజ్ఞేనేతిజ్ఞవంచ వేదమాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాక్షయేవాయ పురుషస్తయేషేవసాకల్యతస్యకాదేవేతి హోవాచ రూపాన్నేవ యస్యాయతనం చక్షుర్లోకో మనోజ్యోతిర్యోవైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞేతవైవేదితాస్యాద్యాజ్ఞవల్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాత్రయేవాయమాదర్శే పురుషస్తయేషవైవసాకల్యతస్య కాదేవచేత్యసురితి హోవాచ ఆపయేవ యస్యాయతనజ్ఞే హృదయంలోకో మనోజ్యోతిర్యో వైకం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞే సైవేదితాస్యాద్యాజ్ఞవల్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాత్రయేవాయమస్సు పురుషస్తయేషవదేవసాకల్యతస్య కాలేన చేతి వరుణగితి హోవాచ వేతయేవ్యాయతనజ్ఞే హృదయంలోకో మనోజ్యోతిర్యోవైకం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞే సైవేదితాస్యాద్యాజ్ఞవల్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాత్రయేవాయం పుత్రమయః పురుషస్తయేషమదేవ సాకల్యతస్య కాదేవచేతి ప్రజాపతిరితి హోవాచ సాకల్యేతి హోమాజ్యవంచాగ్యస్విది మే బ్రాహ్మణ అంగారావక్షయమ్రతీ యాజ్ఞవల్కేతి హోమాచ సాకల్యాదిదం కృపంచానా బ్రాహ్మణానత్యవాణీ బ్రహ్మ విద్వాని దిశో వేద సదేవాన్ సప్రతిష్టాదిశో వేక్ష సదేవాన్ సప్రతిష్టా ఇందేవతోస్యాం ప్రాస్యాం విశ్వదీత్యాదిత్యదేవత ఇది సహాదిత్యః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది చక్షుషీతి కస్మిన్న చక్షుః ప్రతిష్ఠితమిది రూపే ఇది చక్షుషాది రూపాణి పశ్యతి కస్మిన్న రూపాణి ప్రతిష్ఠితానీతి హృదయ ఇది హోవాచ హృదయేన హి రూపాణి జానాతి హృదయేత్యేవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతీత్యేవ మే ేవతోస్యాం దక్షిణాయాం విశ్వీతియమదేవతీ సయమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది యజ్ఞ ఇది కస్మిన్న యజ్ఞ ప్రతిష్ఠిత ఇది దక్షిణాయామిది కస్మిన్న దక్షిణ ప్రతిష్ఠితేతి శ్రద్ధాయామిది యదా శ్రద్ధేత దక్షిణాం దాది శ్రద్ధాయా దక్షిణ ప్రతిష్ఠితేతి కస్మిన్న శ్రద్ధా ప్రతిష్ఠితేతి హృదయ ఇది హోవాచ హృదయేన హి శ్రద్ధా జానాతి హృదయే శ్రద్ధా ప్రతిష్ఠితా భవతి మే వై సత్యాజ్ఞవల్యా ప్రతీత్యాశ్వీతి వరుణదేవత వరుణ కస్మిన్ ప్రతిష్ఠితీతి కస్మిన్ పాప ప్రతిష్ఠిత ఇదిసీతి కస్మిన్ రేత ప్రతిష్ఠితమితి హృదయ ఇది కస్మాదపి ప్రతిరూపం జాతమాహం హృదయాదివ శుక్త హృదయాదివ నిర్మిత ఇది హృదయేత ప్రతిష్ఠితం భవతిత్యాక్యవల్యా ఇందేవతోముదీత్యాశ్యేతి సోమదేవత సోమ కస్మిన్ ప్రతిష్ఠితీతి దీక్షాయామితి కస్మిన్ముదీక్షా ప్రతిష్ఠితేతి సత్యతి తస్మాదీక్షితమాహృత్యం వచేతి సత్యేష్యేవీక్షా ప్రతిష్ఠితేతి కస్మిన్ సత్యం ప్రతిష్ఠితమితి హృదయ ఇది హోవాచ హృదయేన హి సత్యం జానాతి హృదయేష్యేవ సత్యం ప్రతిష్ఠ ఖితం భవతీత్యేవమేవై సత్యాజ్ఞవల్యా ఇంద్రేవతోస్యాంధ్రువాయాం విశ్వదేత్యగ్నిదేవత యుతితోర్ణి కస్మిన్ ప్రతిష్ఠిత యుతి వాచేతి కస్మిన్ దురా ప్రతిష్ఠితేతి హృదయ యుతి కస్మిన్ హృదయం ప్రతిష్ఠితమితి అహల్లిగేతి హోవాచయాజ్ఞవల్యో జత్రీ తదన్యత్రాన్మన్ జాతీ యజ్ఞే తదన్యత్రామత్యాశ్వానో వై నదస్యం వయాజ్ఞేసి వై నద్విమధ్నీరం విధి తస్మిన్వచ్చాచ ప్రతిష్ఠితోస్తయుతి ప్రాణయితి తస్మిన్ ప్రాణ ప్రతిష్ఠిత ఇత్యపాదయితి తస్మిన్న పాద ప్రతిష్ఠిత ఇది వ్యానయితి కస్మిన్నవ్యాన ప్రతిష్ఠిత ఇత్యుదానయితి కస్మిన్నోదాన ప్రతిష్ఠిత ఇది సమాన ఇది సయేత నేతి నేత్యాత్మాగిష్యో నహి భిష్యతే దీన్యో నహి సేవ్యతే సంగో నహి సత్యతే హితోనం జతనేన ష్యేతాన్యష్టామాయతాన్యష్టౌ లోకాష్టౌ దేవాష్టౌ పురుషాస్తయస్తాన్ పురుషాన్నిరుష్య ప్రత్యుచ్చాచక్రామంతోపనిషదం పురుషం పృచ్చామి పంచేన్నేన వివక్షతి మోద్ధాతే విపతిష్యతేతి తగ్గ్రహణమే సాకల్యస్తోద్ధా విపపాతాదిహాశ్చ పరిమోషిధోస్తేన్యపజస్పురణ్యం మన్యమానా అథ హోవాచ బ్రాహ్మణా భగవంతో యోపః కామయతే సమాపృచ్ఛతు సర్వే వామాపృచ్ఛత యోపః కామయతే పృచ్ఛామి సర్వాన్ వామః పృచ్ఛామీతి దేహ బ్రాహ్మణామదశుషు సాంఘైకై శ్లోకైః పప్రచ్ఛా యథా వృక్షో వనస్పతిః తథైవ పురుషో వృషా తస్య లోమాని వర్ణాని త్వరస్వాటికాబహి త్వచ ఏవాస్య రుజిరం ప్రత్యంతి త్వచముత్పట తస్మాత్తదాతృణ్ణాత్రైతిరసో వృక్షాదివాహతాత్ మాగ్నేతాన్యస్య సకరాణి విరాటగ్రస్నావతస్థిరన్ అస్తేన్యంతరతో దారోణి మధ్యామజ్యోపమాకృతా యద్వృక్షో వృక్ణో రోహతి మూలాన్నవతల పునః మధ్యస్మిన్ మృత్యునా వృక్ష్మస్మాన్మూలాత్తదోహతి రేతస ఇది మావోచత జీవతస్తత్ప్రజాయతే ధానారుహైవ వై వృక్షోంజసా ప్రేత్య సంభవః యత్సమూలమావిధేయుర్వృక్షన్న పునరాభవేది మత్స్యస్మిన్ మృత్యునా విఘ్నస్తస్మాన్మూలా ప్రదోహతి జాత ఏవ న జాయతే కోన్వేరంజనయేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మరాజద్ధాతుపరాయణం తిష్టమానస్య తద్విద ఇతి ఓం. జనకోహ వైదేహ ఆసాంచేషయాజ్ఞవల్క్య ఆపౌరాజతజ్ఞోవాచయాజ్ఞవల్క్యసి వత్సమదారే పశూనిచ్ఛందం హంతా నిత్యుభయమే వసందాలితి హోవాచ ేత్తృణవామేత్రవీయన్మేత్తాశైలివై బ్రహ్మేతి యథామాతృమాన్మానాకార్యవాంద్రూయా తథాచైరిరప్రవేత్ బ్రహ్మేత్యవదతో హి జిగ్రస్యాదిత్యప్రవేత్తు సత్యాయతనం ప్రతిష్టాన్నమే ప్రవేదిత్యేకమాగేత సమ్రాణితి స వైనా బ్రూహియాజ్ఞవల్యవాగేవాయతనమాకాశస్ప్రతిష్టాప్రజ్ఞేత్యేన దుపాదీతకా ప్రజ్ఞతాయాజ్ఞవల్యవాగేవ సమ్రాణితి హోమాచ వాచా వై సమ్రాట్ బంధుప్రజ్ఞాయతృేదోర్వేదస్తామవేదో సర్వాంగిరసైతిహాసః పురాణం విద్యాముపనిషద శ్రోత్రాణ్యనుమాసి సంపాయితమయం చ లోక పరచలోక సర్వాణి చ భూతాని వాచైవ సంద్రాట్ ప్రజ్ఞాయంతే వాయి సంద్రాట్ పరమం బ్రహ్మనైనం వాచ్యాది సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవోభూత్వాదేవారత్యేది యదేవం విద్వానే తదుపాస్తే హస్తిర్భవ్యేద హస్తం దదాదీతి హోవాచ జనకో వైదేహస్త హోవాచయాజ్ఞవల్య పితావేమన్యతనాదను శిష్య హేతి యేపదే కచ్చిదగ్రవేత్తృణవామేత్యబ్రవీన్మౌనం కశ్యౌల్పాయన ప్రాణో వై బ్రహ్మేతి యథా మాతృమాం పితృమాణాకార్యవాం బ్రూయాత్తౌల్పాయనో బ్రవీత్ ప్రాణో వై బ్రహ్మేత్య ప్రాణతో హి విద్యాదిత్యబ్రవీత్తు తస్యాయతనం ప్రతిష్టాన్నవే బ్రవీదిత్యేకమాద్వాయ సత్సంగాయి స వైనా బ్రూహియాజ్ఞవల్య ప్రాణేవాయతనమాకాశప్రతిష్టా ప్రియముచ్చేన దుపాసీతకా ప్రియతాయాజ్ఞవల్య ప్రాణయే వసంగాయి హోవాచ ప్రాణశ్చ వై సంద్రాట్ కామాయాజ్ఞయ్యాజయ ప్రతిగృహ్య ప్రతిగృహ్ణాత్యభిషత్రాభాషంభవతి దిశమేతి ప్రాణస్త్రీవ సంద్రాట్ కామాయ ప్రాణో వై సంద్రాట్ పరమం బ్రహ్మణైనం ప్రాణో జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవోభూత్వాదేవానత్యేతి జయేవం విద్వానే తదుపాస్తే హస్తిభిషభ హోవాచజనకో వైదేహస్త హోవాచాజ్ఞవ్య పితా మే మన్యతనానను దృశ్య హరేతి జలేపతే కచ్చిదప్రవీత్తృణవామేత్యబ్రవీన్మే వత్వర్వాచక్రుర్వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమానాకార్యవాన్ బ్రూయాత్తథాత్వాబ్రవీచక్రుర్వై బ్రహ్మేత్యపశ్యతో హి చిత్రచ్చాదిత్యబ్రవీత్తుతనం ప్రతిష్టాన్నమే ప్రవీదిత్యేకపాద్వాగే తత్సంగాలి స వైవా బ్రూహియాజ్ఞవల్యచక్షురేవాయతనమాకాశప్రతిష్టాపత్యమిత్యేన దుపాసీతకాపత్యతాయాజ్ఞవల్యచక్షురేవ సంద్రాలి హోవాచక్షుషా వై సంద్రాట్ పశ్యంతమాహుద్రాక్షేరి సహాద్రాక్షరి తత్ప్రత్యం భవతి చక్షుర్వై సంద్రాట్ పరమం బ్రహ్మణైనం చక్షుర్జహాది సంద్రాన్యేనం భూతాన్యభిక్ష ేవానప్యేతి జయేవం విద్వానే తదుపాస్తే హస్తిభవే సహస్రం దదామీతి హోవాచజనకో వైదేహస్తోవాచజాజ్ఞవల్యపితా మే మన్యతనామను శిష్య హరే దేవీ యదేవతే కచ్చిదబ్రవీత్ దక్షిణవామే యబ్రవీన్మే కగ్గభీతిపీతో భారద్వాజ శ్రోత్రం వై బ్రహ్మేతి యథామాతృభాచార్యవాన్ బ్రూయాద్భారద్వాజ బ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మే శృణ్వతో హి విద్యాదిత్య బ్రవీత్ కృతే పశ్చాయతనం ప్రతిష్టాన్నమే ప్రవేశిత్యేకమాత్మాయే ప్రత్సందాయిభైనా బ్రూహిరాజ్యవంచ శ్రోత్రమేవాయతనమాకాశ ప్రతిష్టానంత ఇత్యేన దుపాసీత కాలం తాజ్యవంచ దిశయే వసందాయి హోవాచమస్మాత్ దిశం గచ్చతి నైవాస్యా అంతరం గచ్చత్యనంతా దిశో దిశో వై సమ్రాట్ శ్రోత్రజ్ఞ శ్రోత్రం వై సమ్రాట్ పరమం బ్రహ్మణైరగ్ఞ శ్రోత్రం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవోక్తేతి యేవం విద్వానేకసు పాస్తే హస్తిరగవగ్రేవ హస్తందరానీతి హోవాచ జనకో వైదేహ స్మహోవాచ యాజ్ఞవంచితానే మన్యత కాలన శిష్య హరేతి యదేవతే కచ్చిదబ్రవీత్తృణవామేత్యబ్రవీన్మేత్యకామో జాబాలో మనో వై బ్రహ్మేతి యథామాతృమాం పితృమానాచార్యవాన్ బ్రూయాత్తాబాలో బ్రవీయన్ మనో వై బ్రహ్మేత్యమనసో హి కిత్యాదిత్యబ్రవీత్తుదే తస్యాయతనం ప్రతిష్టాన్నమే బ్రవీదిత్యేకపాద్వాజే తత్సంద్రాలిది సభైనో బ్రూహిరాజ్యవల్చమనగేవాయతనమాతిష్టానందయుక్తేన రూపాసీతకానం దసాగాజ్యవల్చమనగేవ సమ్రాజితిహోవాచ మనసా వై సమ్రాట్ ప్రియమభిరాజ్యతే తస్యాం ప్రతిరూపస్మృత్రోజాయతే సానందో మనో వై సమ్రాట్ పరమం బ్రహ్మణైనం మనోజహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి యేవం విద్వానే తదుపాస్తే హస్తిరిభవగ్నేవ హస్తం దదామీతి హోవాచ జనకో వైదేహస్తహోవాచ యాజ్ఞవల్చ పితామే మన్యత దానం శిష్య హరే చేతి యదేవతే కచ్చిదబ్రవీత్ సచ్చృణవామే ప్రబ్రవీన్మే విదగ్ధ సాకల్యో హృదయం మే బ్రహ్మేతి యథామాతృమాన్ పితృమానాచార్యవాన్ బ్రూయాన్ తథా తత్సాకల్యో బ్రవీత్ హృదయం మే బ్రహ్మేత్యహృదయస్క హి జిజ్ఞశ్చాదిత్యబ్రవీత్ కృతే తస్యాయతనం ప్రతిష్టాన్ మే ప్రవీదిత్యేకపాద్వాజే తత్సం దాడితి స వైరా బ్రూహిరాజ్యవల్యహృదయమేవాయతనమాకాశక్తిష్టాస్తిరిత్యేన దుపాదీత కాస్తితాజాజ్ఞవల్యహృదయమే వసంతాది హోమాచ హృదయం వైసంద్రాత్ భూతానామాయతనజ్ఞే హృదయం వైసంద్రాత్ భూతానాం ప్రతిష్టా హృదయే వసంతాత్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి హృదయం వైసంద్రా పరమం బ్రహ్మణైరే హృదయం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవోహోత్వాదేవానప్యేతి యేవం విద్వానే తదుపాస్తే హస్తిరిభవగ్నేవ హస్తం దదామీతి హోవాచ జనకో వైదేహస్త హోవాచ యాజ్ఞవచ్చ పితామే మన్యత నామను శిష్య హరే దేవీ.